నామమే మధురం శ్రీరామ నామమే మధురం శ్రీరఘురామ నామమే మధురం మధురం మధురం రామ నామమే మధురం చిన్నారి పాపలాటలు ఈ పాటలు తాత వంటి వాల్మీకి మోవిపై తరగని ముసి ముసి నవ్వులు తల్లి జానకి ఉన్నములోన చల్లని ఆశల దీవెలు రామనామే మధురం శ్రీరామ నామే మధురం కవలి చట శుక్లపక్ష సుధా కరుని రీతి వికసించి చిరునవ్వు వెల్నెలలు చిందగా అచట రామయ్య హృదయాంగణమున రేపవళ్ళు తీరని అమావాస్యలే నిండగా సాగే విలపించ సాగే రఘుకులపతి నెమ్మది పెంచే స్వర్ణ జానకి సహితముగా సవనము చేయగ నిల్చే వాల్మీకి హృదయం వైదేహి గ్రహించి హనుమచే పసిడి రేగడమల్ను తెప్పించి తన చిగురుకేల ప్రతిమను తీర్చిదిద్ది అణువణువులోన తన అనురాగమద్ది పావని ఈ ప్రతిమ ప్రాణేశ్వరుని చెంత చేర్చవయ్యాయంచు సెలవిచ్చి పంపే సహనమున సీత భూజాతయనిపించే సాగినది పర్ణశాల పరిసరాల చేరినది కవలు చూచిరి గంతులేసిరి పట్టరాని ఆహయమును పట్టివేసిరి పట్టరాని ఆహయమును పట్టివేసిరి చేపట్టి వేసిరి ఎంతెంతో ముద్దుగా ఉన్నారు మిమ్ముయే తల్లిదండ్రులు కన్నారు ఉయ్యాలలు గేటి ప్రాయాన ఏలకయ్యానికే కాలు దువేరు ఏలకయ్యానికే కాలు దువేరు